పాయుష్ట్వాచతైరవతు అవత్వసీతగ్రీవ అసీతగ్రీవ్చావీ అసీతగ్రీవ ఇత్యసీత గ్రీవ చావీరిచ్చావీ నిగ్రోధశ్చమసై చమసైశల్మలి శల్మలిర్వృద్ధ్యా వృద్ధేరి వృద్ధ్యా ఏషస్య రాజ్య రాజ్యోషా విషా పద్భి పద్భిశ్చతుర్భి పద్భిరితి పడిభి చతుర్భిరే చతుర్భిరితి చతుర్భి ఇదగన్ అగన్నిత్యాగన్ బ్రహ్మా కృష్ణ అకృష్ణశ్చ శన నోవతు అవతు నమః నమోగ్నయే అగ్నయ ఇత్యగ్నయే సాం శీతో రశ్మినా సాం శీతమితి సం శీత రశ్మినా రథ రథస్సాం శీత సాం శీతో రశ్మినా సాం శీతమితి సం శీత రశ్మినా హయా హయైతి హయా సాం శీతో అప్సు సాం శీతమితి సం శీత అప్సప్సుజా అప్సిత్యపేక్షు అప్సుజా బ్రహ్మా అప్సుజా ఇత్యప్సుజా బ్రహ్మా సోమా పురోగవ సోమా పురోగవమితి సోమ పురోగవ స్వయం వాగిన్ వాణిగస్తన్వం తన్వం కల్పయస్వ కల్పయస్వ స్వయం స్వయస్వ యజస్వ స్వయం స్వయం జోషస్వ తుషస్తేతిషస్వ మహిమాతే ఏన అన్యేన న సన్నసే సన్నసైతి సన్నసే న వై వాతూతం మ్రీయసే మ్రీయసే నరిష్యసి రిష్యసి దేవాన్ దేవాక్కిత్ ఇదేషి ఏషి పతిభిః పతిభిః సుగేభిః పతిభిరితి పతిభిః సుగేభిరితి సుగేభిః యత్రాసరతే ఆసరతే సుకృతాః సుకృతో యత్ర సుకృత ఇతి సుకృతాః యత్ర తే తేయుః యయుస్తత్ర తత్ర త్వా త్వా దేవః దేవస్స సవితా సవితా దధాతు దధాత్తి దధాతు అగ్నిః పశుః పశురాసీత్ ఆసీత్తేన తేనాయజంత అయజంత సః స ఏతమ్ ఏతమ్ లోకమ్ లోకమయయతి అయయద్యస్మిన్ యస్మిన్ అగ్నిః అగ్నిరిత్యగ్నిః సతే తే లోకః లోకో భవిష్యసి భవిష్యసి తమ్ తమ్ జేష్యసి జేష్యసి వివ దైతాః ఏతా అపః అపో వాయుః వాయుః సూర్యాః సూర్యైతి సూర్యాః అంబే అంబికే అంబికే అంబాలికే అంబాలికేన నమః మానయతి నయతి కః కశ్చన జన సరస్తి సరస్త్యశ్వతః అశ్వతః సుభద్రికాం సుభద్రికాం కాం వీలవాసినీం సుభద్రికామితి సుభద్రికాం కాం వీలవాసినీం గణానాం కాం వీలవాసినీమితి కాం వీల వాసినీం గణానాం త్వా త్వా గణపతిం గణపతిం భవామహే గణపతిమితి గణపతిం భవామహే ప్రియాణాం ప్రియాణాం ప్రియపతిం ప్రియపతిం నిధీనాం ప్రియపతిమితి ప్రియపతిం నిధీనాం నిధిపతిం నిధీనామితి నిధీనా నిధిపతిం భవామహే నిధిపతిమితి నిధిపతిం భవామహే వసో వసో మమ వసో ఇతి వసో మమాహం ఆహం అహమజాని అజాని గర్భదం గర్భదమాత్వం గర్భదమితి గర్భదం ఆత్వం త్వమజాసి అజాసి గర్భదం గర్భదంతౌ గర్భదమితి గర్భదం తా ఉభౌ ఉభౌ చతురాః చతురః పదః పదః సంప్రసారయావ సంప్రసారయావస్వర్గే సంప్రసారయావేతి సంప్రసారయావ స్వర్గే లోకే స్వర్గైతి సహ గే లోకే ప్రా ప్రోన్వాథ పూర్వాథాంగీ వాజీరేతోధా రేతోధా రేతా రేతోధా ఇది రేత రేతో దాతు దాతు ఉత్సక్ష్యా ఉత్సక్ష్యాుతి సఖ్యా అవగుదం గుదం దేహి దేహి సం సమంజిం అంజిం చారయ చారయా విషన్ విషన్నితి విషన్ యీనాీనాజీవోజన జీవభోజన జీవ భోజన యథా సకౌ అసకౌ సకుంతికా సకుంతికా హలగే ఆహలగితి ఇది వంచతి వంచతి ఇది వంచతి ఆహంతి హంతి గభే గభే పశాః పశోనీ నిగల్గలీతి గల్గలీతి ధారక ధారకేతి ధారక యపో సకౌ అసకౌ సకుంతక సకుంతక ఆహలగే ఆహలగితి ఇది వంచతి వంచతి ఇది వంచతి వివక్షత ఇవ తే వివక్షత ఇవేతి వివక్షత ఇవ తే ముఖం ముఖమధ్వర్యో అధ్వర్యో మా అధ్వర్యో ఇతి జగద్ధర్యో మానాః నస్వం త్వమభి అవిభాషథాః భాషథా ఇతి భాషథాః మాతా చ తే పితా పితా చ తే అగ్రం అగ్రం వృక్షస్య వృక్షస్య రోహతః రోహత ఇతి రోహతః ప్రకీలామి కీలామీతి ఇతి తే పితా పితా గభే గభే ముష్టిం ముష్టిమతాంశయతి అతాంశయతిత్యతాంశయతి మాతా చ తే పితా పితా చ తే అగ్రే అగ్రే వృక్షస్య వృక్షస్య క్రీలతః క్రీలత ఇతి క్రీలతః వివక్షత ఇవ తే వివక్షత ఇవేతి వివక్షతః ఇవ తే ముఖం ముఖం బ్రహ్మన్ బ్రహ్మన్ మా త్వం వదః వదో బహు బహ్వితి బహు భూవద్భావేనా ఏనాముతి ఉత్స్రావయ శ్రావయ గిరౌ గిరౌ భారం భారాం హరన్నివ హరం నివేతి హరన్ ఇవ అథ అస్యై అస్యై మధ్యం మధ్యమేధతా ఏతదాగ్నే సీతే సీతే వాతే వాతే గుణన్నివ గుణన్నివేతి గుణన్ ఇవ ఊర్ధ్వమేనం ఏనముతే ఉచ్చ్రయతాతి శ్రయతాగ్గిరౌ గిరౌ భారం భారాం హరన్నివ హరన్నివేతి హరన్ ఇవ అస్య మధ్యం మధ్యమేజతు ఏజతు సీతే సీతే వాతే వాతే పునన్నివ పునన్నివేతి పునన్ ఇవ యదస్యాహ ఆంభువేద్యా కృదు ఆంభువేద్యా ఇత్యాంభు వేద్యా కృదు స్థూలం స్థూలముపాదసత్ ఉపాదసదిత్యోప అదసత్ ముష్కాయిత్ ఇదస్యాహ అస్యాయేజతః ఏజతో గోసపే గోసపే స కులాయీవ గోసపైతి గో సపే సకులాయివేతి సకులౌ ఈవ దేవాసో లలామాగుం లలామాగుం ప్రా లలామాగుమితి లలామాగుం ప్రవిష్టీమినం విష్టీమినమావేషు ఆవేషు విద్యావేషు సరక్ష్యేదిశ్యతే నారీ నారీ సత్యస్య సత్యస్యాక్షిభువాః అక్షిభువో యథ అక్షిభువ ఇత్యక్షిభువాః యథేతీయథా యద్ధారిణః హరిణో యవం యవమత్తి అత్తినా న పుష్టం పుష్టం పశు పశు మన్యతే మన్యత ఇతి మన్యతే శూద్రాయతే యదర్యజాత అర్యజాతాన అర్యజాలేత్యర్య జారా న పోషాయ పోషాయ ధనాయతి ధనాయతీతి ధనాయతి యద్ధారిణ హరిణోయవం యవమత్తి అత్తినా న పుష్టం పుష్టం బహు బహు మన్యతే మన్యత ఇతి మన్యతే శూద్రోయతే ఎదర్యాయి అర్యాయి జారో నపోషం పోషమను అనుమన్యతే మన్యత ఇతే మన్యతే దధిక్రావ్ణో అకారిషం దధిక్రావ్ణ ఇతే దధి క్రావ్ణా అకారిణం జిష్ణో జిష్ణోరస్వస్య అశ్వస్య వాజినా వాజిన ఇతే వాజినా సురభినా నో ముఖా ముఖా కరతే కరత్రా ప్రణాః నాయోగ్రషి ఆయోగ్రషి తారిషత్ తారిషదితి తారిషత్ గాయత్రీ త్రిష్టుప్ త్రిష్టుప్ జగతి త్రిష్టుపితిత్రి సుప్ జగత్యనుష్టుప్ అనుష్టుప్ పంక్త్యా అనుస్తువిత్యను సుప్ పంక్త్యా సహ సహేతి సహ బృహత్యుష్ణిః ఉష్ణిః కటుప్ కటుక్ శూచీభిః శూచీభిః సంయంతు సంయంతు త్వా తేతి త్వా ద్విపదాయాః ద్విపదాయితి ద్విపదాః యాశ్చతుష్పదాః చతుష్పదాస్త్రిపదాః చతుష్పదాయితి చతుః పదాః త్రిపదాయాః త్రిపదాయితి త్రిపదాః యాశ్చ షట్పాదాః షట్పాదాయితి షట్పాదాః విచ్ఛందాయాః విచ్ఛందాయితి విచ్ఛందాః యాశ్చ చతుఃఛందాః చతుఃఛందాః శూచీభిః చతుఃఛందాయితి సఛందాః శూచీభిః సంయంతో సంయంతుద్ధా తేతి త్వా మహానామ్యోరేవత్యాః మహానామ్యైతి మహానామ్యః రేవత్యో విశ్వాః విశ్వాసాః ఆశా ప్రభువరీ ప్రభువరీరి ప్రభువరీ మైగీయర్విద్యుతాః విద్యుతో వాచాః విద్యుత ఇతి విద్యుతాః వాచస్సూచీభిః సూచీభిః సంయంతో సంయంతుత్వా తేతి త్వా నార్యస్తే తే పత్న్యాః పత్న్యో లోమ లోమమీ విచిన్వంతు చిన్వంతు మనీషయా మనీషయేతి మనీషయా దేవానాం పత్న్యాః పత్న్యో దిశాః దిశః శూచీభిః శూచీభిః సంయంతు సంయంతు త్వా తేతి త్వా రజతా హరిణీ హరిణీ సీసాః సీసా యుజాః యో యుజ్యంతే యుజ్యంతే కర్మభిః కర్మభిరిది కర్మభిః అశ్వస్య వాజినాః వాజినః త్వచి త్వచి సిమాః సిమాః సంయంతు సంయంతు సంయంతీః సంయంతీరిది సంయంతీః కస్త్వా త్వాచ్యతి ఆచ్యతి శతికః కస్త్వా స్వామి విశాస్తి సాస్తికః కస్తే ఏ గాత్రాణి గాత్రాణి సంయతి సంయతీతి సంయతి కౌతే ఊయిత్యోహం తే సమితా సమితా కవిః కవిరితి కవిః ఋతవస్తే తరుథా ఋతుథా పర్వ ఋతుథేత్యరిథా పర్వ సమితారాః సమితారోవీ విశాసతు సాసత్తి సాసతు సంవత్సరస్య తేజసా తేజసా సమీభిః సమీభిః సంయంతు సంయంతు త్వా తేతి త్వా అర్ధమాసా పరోగ్రేషి అర్ధమాసా ఇత్యర్ధ మాసా స్వరోగ్రేషితే తే మాసా మాసా ఆచ్ఛంతు ఆచ్ఛంతు క్షంతు సంయంతః సంయంత ఇతి సంయంతః అహోరాత్రాణి మరుతాః మరుతో వినిష్టం వినిష్టాం సూదయంతు వినిష్టమితి వినిష్టం సూదయంతు తే తయితీతే దేయుయా అధ్వర్యవాః అధ్వర్యవస్త్వా వాచ్ఛంతు ఆచ్ఛంతు చంతు వి విచా చ సాసతు సాసత్వితి సాసతు గాత్రాని పర్వసః పర్వసస్తే పర్వస ఇతి పర్వసః తే సిమాః సిమా కృణ్వంతు కృణ్వంతు సంయంతీః సంయంతీరిది సంయంతీః యోస్తే ఏ పృథివీ పృథివ్యంతరిక్షం అంతరిక్షం వాయు వాయుశిద్రం శిద్రం ప్రేణాతు ప్రణాతు తే అయితీతే సూవర్యస్తే తే నక్షత్రైః నక్షత్రైః సహ సహ లోకం లోకం క్రీణోతు కృణోతు సాధుయా సాధుయేతి సాధు యా సందే తే పరేభ్యః పరేభ్యో గాత్రేభ్యః గాత్రేభ్యస్సం సమస్తు అస్వవారేభ్యః అవారేభ్య ఇత్యవారేభ్యః సమస్తభ్యః అస్వభ్యో మధ్యభ్యః అస్తభ్యైత్యస్తభ్యాః మజ్జభ్యస్సం మజ్జభ్యైతి మజ్జభ్యాః సంవస్తు ఓయిత్యోం అస్తు తన్వై తన్వై తవ తవేతి తవ యజ్ఞస్వీతే సిత్సూర్యాసమం సూర్యాసమం జ్యోతిః సూర్యాసమమితి సూర్యాసమం జ్యోతిక్కిం ఏం సముద్రసామం సముద్రసామాంసరాః సముద్రసామమితి సముద్రసామం సర ఇది సరాః యజ్ఞస్వీతే పృథివ్యై పృథివ్యై వర్షీయః వర్షీయః కస్య కస్య మాత్రా మాత్రాన విద్యతే విద్యత ఇది విద్యతే బ్రహ్మసూర్యాసమం సూర్యాసమం జ్యోతిః సూర్యాసమమితి సూర్యాసమం జ్యోతిర్యోః యౌ సముద్రసామం సముద్రసామాంసరాః సముద్రసామమితి సముద్రసామం సర ఇది సరాః ఇంద్ర పృథివ్యై పృథివ్యై వర్షీయాన్ వర్షీయాన్ గోః గోస్సు తుమాత్రా మాత్రానా న విద్యతే విద్యత ఇతి విద్యతే పృచ్ఛామి త్వా చితయే చితయే దేవసఖ దేవసఖ యది దేవసఖేతి దేవసఖ యది త్వం త్వమత్ర అత్ర మనసా మనసా జగంథ జగంథేతి జగంథ ఏషు విష్ణోః విష్ణుస్త్రిషు త్రిషు పదేషు పదేష్వేష్టాః యేష్టస్తేషు యేష్ట ఇత్యా ఇష్టః తేషు విశ్వం విశ్వం భువనం భువనమావీవేశ ఆవీవేశ వివేశ ఇతివేశ అపి తేషు తేషు త్రిషు త్రిషు పదేషు పదేష్వస్మి అస్మియేషు యేషు విశ్వం విశ్వం భువనం భువనమావివేశ ఆవివేశేత్యా వివేశ సద్యః పరి పర్యేమి ఏమి పృథివీం పృథివీముత ఉతద్యాం యామేకేన ఏకేనాంగేన అంగేన దివః దివో అస్య అస్య పృష్టం పృష్టమితి పృష్టం కేష్వంతః అంతః పురుషః అంతరిక్ష్యంతః పురుష ఆవివేశ ఆవివేశ ఇవేశకాని కాన్యంతః అంతః పురుషే అంతరిక్ష్యంతః పురుషే అర్పితాని అర్పితానీత్యర్పితాని ఏతద్బ్రహ్మన్ బ్రహ్మన్ ఉపా ఉపా వల్హామసి వల్హామసి త్వా స్వాకిం కిగ్గస్మితే ఇన్నః న ప్రతి ప్రతి వోచాసి వోచాస్యత్ర అత్రేత్యత్ర పంచస్వంతః పంచస్వితి పంచ సు అంతఃపురుషః అంతరిక్ష్యంతః పురుష ఆవీవేశ ఆవీవేశ వివేశతాని తాన్యంతః అంతఃపురుషే అంతరిక్ష్యంతః పురుషే అర్పితాని అర్పితానీత్యర్పితాని ఏతత్వాత్ర అత్ర ప్రతిమన్వానః పరిమన్వానోస్మి ప్రతిమన్వాన ఇది ప్రతిమన్వానః అస్మినా న మాయయా మాయయా భవసి భవస్యుత్తారః ఉత్తారో మత్ ఉత్తార ఇత్యుత్తారః మదితి మత్ ఆయీం ఈమవే హరే విషంగిలా విషంగిలా కాయీం ఈం కురు విషంగిలా కురు విషంగిలేపి కురు విషంగిలా కాయీం ఈమాస్కందం ఆస్కందమర్షతి ఆస్కందమిత్యా స్కందం అర్షతి కః కయీం ఈం పంథాం పంథాం విసత్పతి సత్పతీతి సత్పతి మజారే హరే విసంగిలా విసంగిలా స్వావిత్ స్వావిత్కూరు విసంగిలా స్వవిదితి స్వాది కురు విసంగిలేతి కురు విసంగిలా సస ఆస్కందం ఆస్కందమర్షతి ఆస్కందమిత్యా స్కందం అర్షతి చహీ అహి పంథాం పంథాం విసత్పతి సత్పతీతి సత్పతి కత్యస్య అస్య విష్ఠా విష్ఠా కతి విష్ఠా ఇతి ప్రత్యక్షరాణి అక్షరాణి కతి కతి హోమాస హోమాస కతిధా కతిధా సమిద్ధ సమిద్ధయితి సం యుద్ధ యజ్ఞస్య త్వా విదథా విదథా వృక్షం వృక్షమత్ర అత్ర కతి కతి హోతారః హోతార ఋతుషః ఋతుషో యజంతి ఋతుషైత్యేతుషః యజంతీతి యజంతి షళస్య అస్య విష్ఠాః విష్ఠాశతః విష్ఠాయితీ శతమక్షరాణి అక్షరాణ్యసీతి అసీతిర్హోమా హోమా సమిధా సమిధో సమిధైతి సంధ అతిశ్రహితి తిశ్రహ యజ్ఞే విదథా విదథా ప్రబ్రవీమి బ్రవీమి సప్త సప్తహోతారః హోదారతుషః ఋతుషో యజంతి ఋతుషైత్యేతుషః యజంతీతి యజంతి కో అస్య అస్య వేద వేద భువానస్య భువానస్య నాభిం నాభిం కః పృథివీ ద్యావా పృథివీ అంతరిక్షం ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరిక్షమిత్యంతరిక్షం సూర్యస్య సూర్యస్య వేద వేద బృహతః బృహతో జనిత్రం జనిత్రం కః ఓ వేద వేద చంద్రమాసం చంద్రమాసం యతోజా ఇది యతః వేదాహం అహమస్య అస్య భువానస్య భువానస్య నాభిం నాభిం వేద వేదద్యావా పృథివీ ద్యావా పృథివీ అంతరిక్షం ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరిక్షమిత్యంతరిక్షం వేద సూర్యస్య సూర్యస్య బృహతః బృహతో జనిత్రం జనిత్రమసో అసో వేద అసో ఇత్యసో వేద చంద్రమాసం చంద్రమాసం యతోజా ఇతోజా ఇది యతః జాః పృచ్ఛామిత్రా స్వాపరం పరమంతం మంతం పృథివ్యా పృథివ్యా పృచ్ఛామి పృచ్ఛామి యత్ర యత్ర భువానస్య భువానస్య నాభీః నాభిరిపి నాభీః పృచ్ఛామి త్వా త్వా కృష్ణాః కృష్ణో అశ్వస్య అశ్వస్య రేతాః రేత పృచ్ఛామి పృచ్ఛామి వాచః వాచః పరమం పరమం వ్యోమ వ్యోమే దివి వ్యోమ ఇయం వేదీః వేదిః పరాః పరో అంతః అంతః పృథివ్యాః పృథివ్యా అయం అయి యజ్ఞః యజ్ఞో భువానస్య భువానస్య నాభీః నాభిర్ది నాభీః అయాం సోమాః సోమో వృష్ణాః వృష్ణ అశ్వస్య అశ్వస్య రేతాః రేతో బ్రహ్మా బ్రహ్మాయం అయం వాచః వాచః పరమం పరమం వ్యోమ వ్యోమే దివి వ్యోమ శుభో స్వయంభూః శుభోరితి శుభూః స్వయంభూ ప్రథమః స్వయంభూరితి స్వయంభూః ప్రథమోంతః అంతర్మహతి మహత్యన్నవే అన్నవైత్యన్నవే దేహ అగర్భం గర్భమృత్యం జాత ప్రజాపతి ప్రజాపతిరితి ప్రజాపతి హోదాయక్షతే యక్షత్ ప్రజాపతిం ప్రజాపతీయం సోమస్య ప్రజాపతిమితి ప్రజాపతిం సోమస్య మహిమ్నః మహిమ్న ఇతి మహిమ్నః యుషతాం తివతు తివతు సోమం సోమాం హోదాః హోదర్యజ యజేతి యజ ఓ